विष्णुचित्तात्मजागोदा श्रीधन्वीपुरवासिनी प्रिया श्रीरङ्गनाथस्य सा नो रक्षतु सर्वदा। वों श्रीमत्यै गोदादेव्यै नमः। ఈరోజు పాసురం పాసురం యొక్క తాత్పర్యం. పొదుగు కింద పెట్టిన కుండలు చకచకా నిండి పొంగి పొరలునట్లు స్రవించు పాలుగల లెక్కకందని బలిశ్రములైన ఆవులు గలిగినట్టి నందగోపని కుమారరత్నమ మేల్కొనవయ్యా దృఢమైన ప్రమాణములచే నిరూపింపబడిన పరబ్రహ్మస్వరూపమ ఆశ్రితుల రక్షించుటయందు దృఢమైన ప్రతిజ్ఞ గల మహామహిమ సంపన్నుడా, నీ రూపము వాక్కులకు మనసునకు గోచరించినదైనను భక్తులమైన మమ్ములను అనుగ్రహించుటకై దివ్యమంగళ విగ్రహము ధరించినవాడా, శత్రువులు నీ పరాక్రమమునకు దాసులై నీ వాకిట నిలిచి నీ పాదారవిందములను ఆశ్రయించినట్లు మేము నిన్ను విడవజాలక నీ పాదములనే స్తుతించి నీకు మంగళశాసనము చేయుటకై వచ్చి ఉన్నాము. సమస్త పరివారాయ సర్వదివ్య మంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః. ఓం శ్రీమత్యై విష్ణుచిత్తార్య మనోనందన హేతవే నందనందన సుందర్యై గోదాయై నిత్య మంగళం.